ప్రియం యే ప్రియం యే బ్రాహ్మణాన్యన్మానస్తన్మయే బ్రాహ్మణానాం పశూనాయన్మానస్తన్మయే పశూనాం జోషితాయన్మానస్తన్మయే జోషితాం విహాయ విహాయ విహాయ విహాయ విహాయ విహాయ అయాశ్చాయ సదా బాధ సాఖ అయాశ్చాయ విహాయ విహాయ విహాయ విహాయ విహాయ మన్నవ్యాయమన్వయమన్న సమాయమన్యే అరణ్యగజగానే అర్కపర్వ సమాప్తం. అరణ్యగజగానే ద్వంద్వపర్వ ప్రారంభ. ఆయో ఆయో ఆయో సాధ్యం సాధ్యం సాధ్యం ఇంద్రన్నరాయ్యోనజాయస్థాశ్రవశ్చామాయ ఆగోమదాయ రాజేభ జాతో వన్నా. ఆయో ఆయో ఆయో సాధ్యం సాధ్యం సత్యా ఆనాహ్య ఆనాహ్య మనదోహం మనదోహం మనదోహం ఇంద్రన్నరా నేహమధి తాహవంతయద్వారియా యోనజా తాయిధియస్తాః చోరో నృషా సస్రకామాయ ఆగోమదాయ నావేభ జాతోవన్నాః హౌ హౌ హౌ ఆనాహ్య ఆనాహ్య ఆనాహ్య మనదోహం మనదోహం మనాదోహా యా సోరా Yeah. తన్మాత్రేరజాగన్నాప నదత్తేవర్తన విరాజం స్వరాజా ఆధారాయ కృష్ణాసురాయ నాయ వారుష్ణాయో రోషత హాయ ఆధారాయ హయ కాయ హాయనే హయ మారోష్ణాయో రోషత ఆధారాయ ఆయే కాష్ణా సురా ఆయే ఆయనే సుచా ఆయే పారోష్ణాయేషః ఆయే రోషత స్వర్జాయం గ్రీష్మ సమాషాభిస్వర్జాయం గ్రీష్మ అస్మాభ్యంగాతో వేదామాహాయచక్రాసే Ah. భువనేషు వాహ జాయో హౌ హౌ హౌ జ్యోతిర్వేషం జ్యోతిర్వేషం జ్యోతిర్వేషం మాయావినః మాయావినః మమిరేస్య మాః జయ హౌ హౌ హౌ జ్యోతిర్వేషం జ్యోతిర్వేషం జ్యోతిర్వేషం త్రిచాక్షసః త్రిచాక్షసః త్రిచాక్షసః పితరో గర్భమాః దాసో హౌ హౌ హౌ జ్యోతిర్వేషం జ్యోతిర్వేషం జ్యోతః విశ్వాహ జ్యోతి ఇంద్రమిద్రామిహత ఇంద్రమర్కేభ్య అర్కేణాయ ఇంద్రం వామేణా శతావు హలో